ఇంకా సిగ్గునే కేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరా వేలా ఇంకా సిగ్గునే కేలా ఇంకా సిగ్గునే కేలా